పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 27వ భాగం. సినిమా హాళ్ళలో సంగీత కచేరీలు లేక సమావేశాలు జరిగే సభాభవనాలలో గోడల తీరును ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ హాళ్ళలో మామూలుగా గోడలను ఉన్నవి ఉన్నట్టుగా వదలరు. నిజానికి మంచి హాళ్ళలో గోడల మీద రంధ్రాలున్న అట్టపలకలను అతికించి ఉంటారు. గోడకు వాటికి మధ్యన గ్లాస్ వూల్ అనే పీచు లాంటి పదార్థాన్ని పరిచి కూడా ఉంటారు. ఇవన్నీ కలిసి ధ్వనిని పీల్చుకుంటాయి. కాబట్టి ఆ హాళ్ళల్లో ప్రతిధ్వని అసలు వినిపించదు. రికార్డింగ్ స్టూడియోలలో కూడా ఈ రకమైన ఏర్పాటు ఉంటుంది. ఇంత ఏర్పాటు చేయని హాళ్ళలో గోడలో అనవసరంగా కూడా స్తంభాలను ఎగుడు దిగుడు దిమ్మెలను ఏర్పాటు చేసి ఉంటారు. ఇవి ధ్వనిని పీల్చుకోకుండా కనీసం చెదరగొడతాయి. దానితో ప్రతిధ్వనులు పుట్టవు. ఇటువంటి ఏర్పాట్లు ఏవీ లేని మామూలు హాళ్ళలో తప్పకుండా ప్రతిధ్వని వినిపిస్తుంది. గోడలు నునుపుగా ఉండి మరీ గట్టిగా ఉంటే ప్రతిధ్వని తప్పకుండా ఉంటుంది. కొత్తగా కడుతున్న ఇంటిలో వినిపించిన ప్రతిధ్వని గృహప్రవేశం తర్వాత ఇంట్లోకి వస్తువులు మనుషులు రావడంతో మాయమవుతుంది. పుట్టిన ధ్వనులను ఈ వస్తువులన్నీ కలిసి పీల్చుకుంటాయి. ఖాళీ గదిలో మాత్రమే ప్రతిధ్వని పుడుతుంది. చప్పుడు అలలు గోడకు కొట్టుకుని వెనుకకు మళ్ళినప్పుడు ప్రతిధ్వని పుడుతుంది. అసలు ధ్వనికి ప్రతిధ్వనికి ఉండే సమయం తేడా సెకండ్లో 10వ వంతుకన్నా తక్కువగా ఉంటే తేడా తెలీదు. రెండు ధ్వనులు ఇంచుమించు కలిసి వినబడతాయి. మామూలు ఉష్ణోగ్రతలో ధ్వని గంటకు 750 మైళ్ళు లేదా సెకనుకు 340 మీటర్ల వేగంతో కదులుతుందని తెలుసు. కాబట్టి ప్రతిధ్వని కనీసం 17 నుండి 20 మీటర్ల దూరాన పుడితే కానీ వినిపించదు. అందుకనే పెద్ద హాళ్ళలో తప్ప మనకు ప్రతిధ్వని వింటున్న భావం కలగదు. కొండలలో తిరిగే వారికి ప్రతిధ్వనులు సాయం చేస్తూ ఉంటాయి. దూరంగా ఎక్కడో ఉన్న తమ వారికి తమ ఉనికి గురించి తెలియజేయాలంటే గట్టిగా అరిస్తే చాలు. ఆ అరుపు కొండల మధ్యన కొట్టుకొని ఒకటి కన్నా ఎక్కువసార్లు ప్రతిధ్వని పుడుతుంది. విషయం తెలుస్తుంది. కొండ నుంచి మనం ఉన్న దూరాన్ని అంచనా వేయటానికి కూడా ప్రతిధ్వనిని వాడవచ్చు. లోయలో కూడా ఈ పద్ధతితో దూరాలను సుమారుగా గుర్తించవచ్చు. ధ్వనివేగం తెలుసు కాబట్టి అసలు ధ్వనికి ప్రతిధ్వనికి మధ్యన తేడాను సెకండ్లలో గమనించాలి. దానిని 340తో హెచ్చవేయాలి. వచ్చిన అంకెను 2తో భాగించాలి. మరి ధ్వని ఒకసారి అడ్డు వరకు వెళ్ళి ప్రతిధ్వనిగా తిరిగి వచ్చింది అంటే అది దూరాన్ని 2 సార్లు దాటింది. కాబట్టి 2తో భాగిస్తే కొండకు మనకు మధ్య దూరం మీటర్లలో సుమారుగా తెలిసిపోతుంది. గబ్బిలం లాంటి జంతువులు ప్రతిధ్వని పద్ధతిని ఉపయోగించుకుని ఎగురుతాయి. తాము వదిలే ప్రకంపనాలు అడ్డుపడిన వాటిని తాకి వెనుకకు వచ్చి అందిన తీరును బట్టి వాటికి దారిలోని అడ్డు గురించి తెలుస్తుంది. కాబట్టి గబ్బిలాలు చీకటిలో కూడా ఎగరగలుగుతాయి. పల్లె ప్రాంతాలలో గబ్బిలాల వంటి చిన్న జంతువులు సాయంత్రం వేళ ఎగురుతూ ఇళ్లలోకి కూడా వచ్చి వెళ్ళిపోతుంటాయి. అవి చాలా వేగంగా వచ్చి వెళ్ళిపోతాయి. అయినా సరే ఇంట్లోని స్తంభాలకు ఇతర వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టుకోవు. దారి తెలుసుకునేందుకు గబ్బిలాలు వాడే ధ్వని చాలా ఎక్కువ శృతిలో ఉంటుంది. దానిని మనం వినలేం. గబ్బిలాలకు వాటి శరీరం సైజును బట్టి చూస్తే చెవులు మరీ పెద్దవి. వినికిడి శక్తి కూడా చాలా ఎక్కువ. అవి సెకండ్లో 10వ వంతుకన్నా చాలా తక్కువ కాలంలో వచ్చిన ప్రతిధ్వనులను కూడా తెలుసుకోగలుగుతాయి. వైద్యంలోనూ రాడార్ లాంటి సాంకేతిక పద్ధతుల్లోనూ ప్రతిధ్వనులను వాడుకుంటారు. కదిలే ధ్వనికి అడ్డంకులు వస్తే కాంతిలాగే అవి కూడా దిశమారి కదులుతుంది.